అగ్నేతవతవాగ్నేతవశ్రవశ్రవస్తవాగ్నేతవశ్రవ శ్రవోవయోవయశ్రవశ్రవోవయ ఇది దివయశ్రవశ్రవోవయ ఇది ఏతద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేతద్వా అగ్నే ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజా జాయంతే ప్రజాయంజయ్యాయంతే పశురగ్నిర్యద్యదగ్నిః పశుః పశురగ్నిర్యద్ అగ్నిర్యద్యదగ్నిరగ్నిర్యచ్చక్కరాభిశ్చక్కరాభిర్యదగ్ శక్కరాభిరక్తిమగ్నికో శక్కరాభిరక్తిమగ్నికో భ్రాతృయవత్రణవాభిస్తృణవాభిర్భ్రాతృయవత్రివృతం ద్రివృతం భ్రాతృయవ భ్రాతృవ్యవతస్త్రివృతం త్రివృతం భ్రాతృవ్యవతో భ్రాతృవ్యవతస్త్రివృతమేవైవ త్రివృతం భ్రాతృవ్యవతో భ్రాతృవ్యవతస్త్రివృతమేవ భ్రాతృవ్యవత ఇది భ్రాతృవ్యాతమేవైవ త్రివృతం త్రివృతమేవ వజ్రం వజ్రమేవ త్రివృతం త్రివృతమేవ వజ్రం త్రివృతమిది త్రివృతం వజ్రం వజ్రమేవైవ వజ్రగో సంభృత్య సంభృత్య వజ్రమేవైవ వజ్రగో సంభృత్య సంభృత్య సంభృత్య వజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య వజ్రం వజ్రగో సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్య భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ ప్రాంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రహరతి స్తృత్యై స్తృత్యై హరతి ప్రహరతి స్తృత్యై స్తృత్యై స్తృత్యై హరతి హరతి స్తృత్యా అపరిమితాభిరపరిమితాభిస్తృత్యై హరతి హరతి స్తృత్యా అపరిమితాభిర్యా అపరిమితాభిరపరిమితాభిస్తృత్యై స్తృత్యా అపరిమితాభిపరిపర్యపరిమితాభిస్తృత్యై స్తృత్యా పశుమాన్ కామజేత పశుమాన్ స్యాత్ పశుమాన్ పశుమాన్ సదితి స్యాత్ పశుమాన్ పశుమాన్ సదితి పశుమాది పశుమాది స్యాత్ సదితి పరిమిత్య పరిమిత్యేది స్యాత్ సదితి పరిమిత్య పరిమిత్య పరిమిత్యేది పరిమిత్య తస్య పరిమిత్యేది పరిమిత్య తస్య పరిమిత్యదస్య పరిమిత్య పరిమిత్యదస్తి శర్కరా శర్కరాస్తస్య పరిమిత్య పరిమిత్యదస్తి శర్కరా పరిమిత్యేది పరిమిత్యా శర్కరా శర్కరాస్తస్య తస్య శర్కరాస్తికతాస్తికతా శర్కరాస్తస్య తస్య శర్కరాస్తికతాస్తికతాస్తికతా శర్కరా శర్కరాస్తికతా వివిశకతా శర్కరా శర్కరాస్తికతా వీశకతా వివిశకతాస్తికతా వ్యూహేలుహే ద్విశకతాస్తికతా వ్యూహేలుహేలుహే ద్వివ్యూహేత్ పరిగృహీతే పరిగృహీత ఊహే ద్వివ్యూహేత్ పరిగృహీతే పరిగృహీతే పరిగృహీత ఊహేలుహేత్ పరిగృహీత ఏవైవ పరిగృహీత ఊహేలుహేత్ పరిగృహీత పరిగృహీత ఏవైవ పరిగృహీతే పరిగృహీత ఏవాస్మా అస్మా ఏవ పరిగృహీతే పరిగృహీత ఏవాస్మై పరిగృహీత ఇది పరిగృహీతే ఏవాస్మా అస్మా ఏవైవాస్మై సమీచీనకం సమీచీనమస్మా ఏవైవాస్మై సమీచీనం సమీచీనకం సమీచీనమస్మాస్మై సమీచీనగోరేతో రేతస్సమీచీనమస్మా అస్మై సమీచీనగోరేత సమీచీనగోరేతో రేతస్సమీచీనగో సమీచీనగోరేతస్సించతిరేతస్సమీచీనగో సమీచీనగోరేతస్సించతి రేతస్సించతి సించతి రేతో రేతస్సించతి పశుమాన్ పశుమాన్ సించతి రేతో రేతస్సించతి పశుమాన్ పశుమాన్ పశుమాన్ సించతి సించతి పశుమానేవైవ పశుమాన్ సించతి సించతి పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమానేవ భవతి భవత్యేవైవ భవతి సౌమ్యా సౌమ్యా భవత్యేవైవ భవతి సౌమ్యా సౌమ్యా సౌమ్యా భవతి భవతి సౌమ్యా విది సౌమ్యా భవతి భవతి సౌమ్యా వి సౌమ్యా విది సౌమ్యా సౌమ్యా వ్యూహత్యోహతి వి సౌమ్యా సౌమ్యా వ్యూహతి వ్యూహత్యోహతి విద్యోహతి సోమ సోమ ఊహతి విద్యోహతి సోమ ఊహతి సోమ సోమ ఊహత్యోహతి సోమో వై వై సోమ ఊహత్యోహతి సోమో వై సోమో వై వై సోమ సోమో వై రేతోధా వై సోమ సోమో వై రేతోధా రేతోధా వై వై రేతోధా రేతో రేతో రేతోధా వై వై రేతోధా రేత రేతోధా రేతో రేతో రేతోధా రేతోధా రేత ఏ వై రేతో రేతోధా రేతోధా రేత ఏవాధా ఇది రేత రేత ఏ వై రేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తదేవ తత్తదేవైవ తత్తధాతి తథాతి తదేవైవ తత్తధాతి తథాతి తథాతి తత్తత్తధాతి గాయత్రియా గాయత్రియా తథాతి తత్తత్తధాతి గాయత్రియా తథాతి గాయత్రియా గాయత్రియా తథాతి తథాతి గాయత్రియా బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రియా తథాతి తథాతి గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్రియా బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రియా గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్రో గాయత్రో బ్రాహ్మణస్య గాయత్రియా గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్ర బ్రాహ్మణస్య గాయత్రో గాయత్రో బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రో హి గాయత్రో బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రో హి గాయత్రో హి గాయత్రో గాయత్రో హి బ్రాహ్మణో బ్రాహ్మణో హి గాయత్రో గాయత్రో హి బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రాహ్మణో హి బ్రాహ్మణస్తిష్టుభా బ్రాహ్మణో హి బ్రాహ్మణస్తిష్టుభా బ్రాహ్మణస్తిష్టుభా తిష్టుభా బ్రాహ్మణో బ్రాహ్మణస్తిష్టుభా రాజన్యస్య రాజన్యస్య తిష్టుభా బ్రాహ్మణో బ్రాహ్మణస్తిష్టుభా రాజన్యస్య తిష్టుభా రాజన్యస్య రాజన్యస్య తిష్టుభా తిష్టుభా రాజన్యస్య త్రైష్టుభ త్రైష్టుభో రాజన్యస్య తిష్టుభా తిష్టుభా రాజన్యస్య త్రైష్టుభా రాజన్యస్య ప్రైష్టుభ స్ప్రైష్టభో రాజన్యస్య రాజన్యస్య త్రైష్టుభో హి త్రైష్టుభో రాజన్యస్య రాజన్యస్య త్రైష్టుభో హి త్రైష్టుభ శ్రేష్ఠుభో హి రాజన్యో రాజన్యో హి త్రైష్టుభ శ్రేష్ఠుభో హి రాజన్య రాజన్యో రాజన్యో హి రాజన్య శయ్యుగో శయ్యుగో రాజన్యో హి రాజన్య శయ్యం రాజన్య శయ్యుగో శయ్యుగో రాజన్యో రాజన్య శయ్యం బృహస్పత్యం బృహస్పత్యగం శయ్యుగం రాజన్యో రాజన్యశ్యం బృహస్పత్యం శయ్యం బృహస్పత్యం బృహస్పత్యగం శయ్యుగం శయ్యం బృహస్పత్యం మేధో మేధో బృహస్పత్యగం శయ్యుగం శయ్యం బృహస్పత్యం మేధ బృహస్పత్యం మేధో మేధో బృహస్పత్యం బృహస్పత్యం మేధో నన మేధో బృహస్పత్యం బృహస్పత్యం మేధో నేధోన మేధో మేధో నోపోపన మేధో మేధో నోప నోపోపన నోపానమదన మధుపన నోపానమత్ నమదన మధుపోప నమత్సో నమధుపోప నమత్సో నమదన మత్సోగ్నిమగ్నిగుంసో నమదన మత్సోగ్నిమగ్నిగుంసోగ్నిం ప్రాగ్నిగుంసోగ్నింద్రాగ్నింప్రాగ్నిమగ్నిం రావిషత విషత్రాగ్నిమగ్నిం రావిషత్ రావిషత విషత్ర ప్రావిషత్సో విషత్ర ప్రావిషత్సో విషద విషత్సోరక్స్వ విషద విషత్సోగ్నేరగ్నేస్తే కృష్ణ కృష్ణోగ్నేస్తే కృష్ణాగ్నేరగ్నే కృష్ణ రూపకం రూపం కృష్ణాగ్నేరగ్నే కృష్ణ రూపం కృష్ణో రూపకం రూపం కృష్ణ కృష్ణో రూపం కృత్వా కృత్వా రూపం కృష్ణ కృష్ణో రూపం కృత్వా రూపకం రూపం కృత్వోత్కృత్వారూపకం రూపం కృత్వోదోత్కృత్వా కృత్వోదాయతాయతోత్కృత్వా కృత్వోదాయతాయతోదాయతసహాయతోదాయతసహాయతసహాయతాయతసోశ్రమశ్వం సహాయతాయతసోశ్వం శ్వమశ్వగుంసతోశ్వం ప్రప్రాశ్వగుంసతోశ్వం ప్రాశ్వం దత్రాశ్వమశ్వం ప్రావిశద విషత్రాశ్వమశ్వం ప్రావిశద ప్రావిశద విషత్ర ప్రావిషత్సో విషత్ర ప్రావిషత్సో విషద విషత్సోశ్వస్యాశ్వస్యసో విషద ప్రజాపత్య ఆహురాహు ప్రజాపత్యోశ్వ ప్రజాపత్య ఆహురాహు ప్రజాపత్యోశ్వ ప్రజాపత్యోశ్వశ్వః ప్రజాపత్య ప్రజాపత్యోశ్వో యద్యదశ్వః ప్రజాపత్య ప్రజాపత్యోశ్వో యద్ ప్రజాపత్య ఇది ప్రజాపత్యః శ్వో యద్యదశ్వశ్వో యదశ్వమశ్వయ్యదశ్వశ్వయ్యదశ్వం యదశ్వమశ్వయ్యదశ్వమాక్రమయత్యాక్రమయత్యశ్వయ్యదశ్వమాక్రమయతి ప్రజాపతినా ప్రజాపతినా క్రమయత్యశ్వమశ్వమాక్రమయతి ప్రజాపతినా క్రమయతి ప్రజాపతినా ప్రజాపతినా క్రమయత్యాక్రమయతి ప్రజాపతినైవైవ ప్రజాపతినా క్రమయత్యాక్రమయతి ప్రజాపతినైవ ఆక్రమయతీత్యాక్రమయతి ప్రజాపతినైవైవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిం ప్రజాపతినేది ప్రజాపతినాగ్నిమగ్నిమేవైవాగ్నించునుతే చునుతేగ్నిమేవైవాగ్నించునుతేగ్నిమగ్నించునుతే పుష్కరవర్ణం పుష్కరవర్ణం చునుతేగ్నిమగ్నించునుతే పుష్కరవర్ణం చునుతే పుష్కరవర్ణం పుష్కరవర్ణం చునుతే చునుతే పుష్కరవర్ణముగోప పుష్కరవర్ణం చునుతే చునుతే పుష్కరవర్ణముగోప పుష్కరవర్ణం పుష్కరవర్ణముపదధాతి దధాత్యుప పుష్కరవర్ణం పుష్కరవర్ణముపదధాతి పుష్కరవర్ణమితి పుష్కర వర్ణముపదధాతి దధాత్యుపోపదధాతి యోనిర్యోనిర్దధాత్యుపోపదధాతి యోనిర్యోనిర్దధాతి దధాతి యోనిర్వైవైయోనిర్దధాతి పుష్కరవర్ణం పుష్కరవర్ణమగ్నేర్వైవా ప్రజాపతి ప్రజాపతిర్వై బ్రహ్మముఖా బ్రహ్మముఖా వై ప్రజాపతి బ్రహ్మ ముఖా ఇది బ్రహ్మ ముఖాహై ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత సృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజత బ్రహ్మముఖా అసృజత ప్రజా ప్రజా అసృజత బ్రహ్మముఖా ప్రజా బ్రహ్మముఖా బ్రహ్మముఖా అసృజత సృజత బ్రహ్మముఖా ఏవైవ బ్రహ్మముఖా అసృజత సృజత బ్రహ్మముఖా బ్రహ్మముఖా ఏవైవ బ్రహ్మముఖా బ్రహ్మముఖా ఏవ తత్తదేవ బ్రహ్మముఖా బ్రహ్మముఖా ఏవ తత్ బ్రహ్మముఖా ఇది బ్రహ్మ ప్రజాస్తమానోజమాన ప్రజాస్తమాన ప్రజాయమానసృజతే సృజతే బ్రహ్మ బ్రహ్మ సృజతే సృజతే బ్రహ్మ జిజ్ఞానం జ్ఞానం బ్రహ్మ సృజతే సృజతే బ్రహ్మ జిజ్ఞానం బ్రహ్మ జిజ్ఞానం జ్ఞానం బ్రహ్మ జిజ్ఞానమితి జ్ఞానం జ్ఞానమిత్యాహేతి జ్ఞానం జ్ఞానమిత్యాహేతిహతస్మాత్తస్మాదాహేతిహతస్మాత్తస్మాదాహతస్మాత్ బ్రాహ్మణో పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం పృథివీం ప ఔషధయ ఔషధయో ననౌషధయో ననౌషధయో ననౌషధయో నాషధయో ననౌషధయ ఔషధయో నవనస్పతయో వనస్పతయో ఔషధయ ఔషధయో నవనస్పతయో వనస్పతయో ననవనస్పతయ ప్రవణస్పతయో ననవనస్పతయ ప్రాణస్పతయ ప్రవణస్పతయో వనస్పతయ ప్రజాజేరంజాజేరం ప్రవణస్పతయో వనస్పతయ ప్రజాజేరం ప్రజాజేరంజాజేరం ప్రజాజేరనుయ్యేరం ప్రజాజేరనుయత్యజ్యాజేరంజాజేరనుయదంతరిక్షేంతరిక్షేయజ్యాజేరంజాజేరనుయదంతరిక్షేంతరిక్షేయజ్యదంతరిక్షే చిన్వీత చిన్వీతాంతరిక్షేయజ్యదంతరిక్షే అంతరిక్షేంతరిక్షేంద్రిక్షేంద్రిక్షమంతరిక్షంజిన్వేతాంతరిక్షమోషుజాషుజాంతరిక్షంజిన్వేతచిన్వేతాంతరిక్షమోషుజాంతరిక్షమంతరిక్షంజిన్వేతచిన్వేతాంతరిక్షమోషుజాంతరిక్షమోషుజాషుజాంతరిక్షమంతరిక్షమోషుజాత్పజేదప్పజేచ్చుజాంతరిక్షమంతరిక్షమోషుజాత్పజే యజమానలోకస్ విధృత్యజమానలోకస్ విధృత్యజమానలోకస్

స్కందేభ్యభీతిభ్యభీతిభ్యమృషతి మృషత్యభీతిభ్యమృషతిభ్యభిమృషతి హోత్రాసుమృషత్యభ్యమృషతి హోత్రాసుమృషతి హోత్రాస్వేవైనమేనమేవోత్రాసుహోత్రాస్వేవైనమేనమేవైనం ప్రతి ప్రత్యేనమేవైనం ప్రతి దక్షిణాంగాస్మర్యమయీం దక్షిణాంగాస్మర్యమయీం దక్షిణాంగాస్మర్యమయీం ఉత్తరాముత్తరాంగాస్మర్యమయీం దక్షిణాం దక్షిణాంగాస్మర్యమయేముత్తరాంగాస్మర్యమయేముత్తరాంగాస్మర్యమయీంగాస్మర్యమయేముత్తరా మోదుంబరీముత్తరాంగాస్మర్యమయీంగాస్మర్యమయేముత్తరా పూర్ణే పూర్ణే పూర్ణే ఏనమేనమే పూర్ణే పూర్ణే ఏనం పూర్ణే పూర్ణే ఏనమేనమే వైనముష్మిన్నముష్మిన్నేనమే వైనముష్మిన్ నమస్మిన్నముష్మిన్నేనమే నముష్మిన్ లోకే ఉపోపలోకే ముష్మిన్నముష్మిన్ లోక ఉప లోక ఉపోపలోకే లోక ఉపతిష్టేతే తిష్టేతే ఉపలోకే లోక ఉపతిష్టేతే తిష్టేతే ఉపోపతిష్టేతే విరాజి విరాజి తిష్టేతే ఉపోపతిష్టేతే విరాజి తిష్టేతే విరాజి విరాజి తిష్టేతే తిష్టేతే విరాజ్యగ్నిరగ్నిర్విరాజి తిష్టేతే తిష్టేతే విరాజ్యగ్ని తిష్టేతే విరాజ్యగ్నిరగ్నిర్విరాజి విరాజ్యగ్నిశ్చేతవ్యోర్విరాజి విరాజ్యగ్నిశ్చేతవ్యీతి పంచభిర్వ్యాఘారయతి పాంతః పాంతో వ్యాఘారయతి పంచభిర్ పంచభిర్వ్యాఘారయతి పాంతః పాంకో వ్యాఘారయతి వ్యాఘారయతి పాంకో యజ్ఞో యజ్ఞ పాంకో వ్యాఘారయతి వ్యాఘారయతి పాంకో యజ్ఞ ఆఘారయతి పాంకో యజ్ఞో యజ్ఞ పాంక పాంకో యజ్ఞో యావాన్ యజ్ఞ పాంక పాంకో యజ్ఞో యావాన్ యజ్ఞో యావాన్ యావాన్ యజ్ఞో యజ్ఞో యావానేవైవ యావాన్ యజ్ఞో యజ్ఞో యావానేవ యావానేవైవ యావాన్ యావానేవ యజ్ఞో యజ్ఞ ఏవ యావాన్ యావానేవ యజ్ఞో యజ్ఞ ఏవైవ యజ్ఞస్తస్మాత్తస్మాద్యజ్ఞో యజ్ఞస్తస్మాద్రక్షాగుం ద్రక్షాగుం యజ్ఞో యజ్ఞస్తస్మాద్రక్షాగుం ద్రక్షాగుస్య పాపరక్షాగుం ద్రక్షాగుస్య పహంతి హంత్య పరక్షాగుం ద్రక్షాగుస్య పహంతి హంతి హంత్య పాపహంత్యక్ష్ణయా హంతి హంత్యక్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయత్యక్ష్ణయా హంతి హంత్యక్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయతి వ్యాఘారయత్యక్ష్ణయాక్ష్ణయా వ్యాఘారయతి తస్మాత్ తస్మాద్ వ్యాఘారయత్యక్ష్ణయాక్ష్ణయా వ్యాఘారయతి తస్మాత్ వ్యాఘారయతి తస్మాత్ తస్మాద్ వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాదక్ష్ణయాక్ష్ణయా తస్మాద్ వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాదక్ష్ణయా వ్యాఘారయతీతి వి ఆఘారయతి తస్మాదక్ష్ణయాక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః పశవోక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః క్ష్ణయా పశవః పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాన్యంగాని పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాని పశవోంగాన్యంగాని పశవః పశవోంగాని ప్రప్రాంగాని పశవః పశవోంగాని ప్రాంగాని ప్రప్రాంగాన్యంగాని ప్రహరంది హరంది ప్రాంగాన్యంగాని ప్రహరంది ప్రహరంది హరంది ప్రప్రహరంది ప్రతిష్ఠిత్తి ప్రతిష్ఠిత్తి హరంది ప్రప్రహరంది ప్రతిష్ఠిత్తి ప్రతిష్ఠిత్తి ప్రతిష్ఠిత్తి హరంది హరంది ప్రతిష్ఠిత్తి ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్తి మాతృన్నామువస్వయ మాతృన్నాగుస్వయ మాతృన్నాముపదాతి దాస్వస్వయ మాతృన్నాగుస్వయ మాతృన్నాముపదాతి మాతృన్నామితి స్వయం మాతృన్నాయం దాతి దాతీయం వై వాయం దాతి దాతీయం వై ఇయం వై వాయమయం వై స్వయ మాతృన్నా స్వయ మాతృన్నా వాయమయం వై స్వయ మాతృన్నా స్వయ మాతృన్నా స్వయ మాతృన్నా వై వై స్వయ మాతృన్నే మామి స్వయ మాతృన్నా వై వై స్వయ మాతృన్నే మాతృన్నే మామి స్వయ మాతృన్నా స్వయ మాతృన్నే మామే వైవే మాతృన్నా స్వయ మాతృన్నే మామేవాతృన్నేతి స్వయం వైవే మామి మామే వో పైవే మామి మామే వో పైవై వోపధత్తే దత్త ఉపైవై వోపధత్తే దత్త ఉపోపధత్తే శ్రమశ్వం దత్త ఉపోపధత్తే శ్రమ్ శ్వశ్వం ధత్తే ధత్తే శ్వముపోపాశ్వం ధత్తే ధత్తే శ్వముపాశ్వముపాశ్వశ్వముపఘ్రాపయతిఘ్రాపయత్యుపాశ్వశ్వముపఘ్రాపయతిఘ్రాపయతిఘ్రాపయత్రిపోపఘ్రాపయతి ప్రాణం ప్రాణం ఘ్రాపయత్యుపోపఘ్రాపయతి ప్రాణం ఘ్రాపయతిఘ్రాపయతి ప్రాణమేవైవ ప్రాణం ఘ్రాపయతిఘ్రాపయతి ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యామస్యామేవ ప్రాణం ప్రాణమేవాస్యామితి ప్రాణమేవాస్యామస్యామేవైవాస్యాహం దధాతి దధాత్యస్యామేవైవాస్యాహం దధాతి ప్రజాపత్య ప్రజాపత్యోథో దధాతి దధాత్యథో ప్రజాపత్యో వా అశ్వో వై ప్రజాపత్య ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపత్య ఇది ప్రజాపత్య అశ్వశ్వో వైవ అశ్వ ప్రజాపతినా ప్రజాపతినాశ్వో వైవ అశ్వ ప్రజాపతినా శ్వ ప్రజాపతినా ప్రజాపతినాశ్వశ్వ ప్రజాపతినైవ ప్రజాపతినాశ్వశ్వ ప్రజాపతినైవ ప్రజాపతినైవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్ని ప్రజాపతినేది ప్రజాగ్నిమగ్నిమేవైవాగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ్నిమగ ప్రథమా ప్రథమాతిమతే జనుతే ప్రథమేష్టకేష్టకా ప్రథమాతిమతే జనుతే ప్రథమేష్టకాష్టకేష్టకా ప్రథమా ప్రథమేష్టకోపధీయమానోపధీయమానేష్టకా ప్రథమా ప్రథమేష్టకోపధీయమానోపధీయమానేష్టకేష్టకోపధీయమానా పశూనాం పశూనాముపధీయమానేష్టకేష్టకోపధీయమానా పశూనాపధీయమానా పశూనాం పశూనాముపధీయమానోపధీయమానా పశూనా పశూనాముపధీయమానోపధీయమానా పశూనాధీయమానేత్యుపాధీయమానా పశూనాం పశూనాయమానస్య చ పశూనాం పశూనాయమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్య ప్రాణం ప్రాణం చైజమానస్యజమానస్య చ ప్రాణం ప్రాణం ప్రాణం చ ప్రాణమప్యభిప్రాణం ప్రాణమప్యభిప్రాణం ప్రాణమపి దాతి దాత్యభిప్రాణం ప్రాణమపి దాది ప్రాణమిది స్వయమాతృణ్ణాత్యప్యపి దాతి స్వయమాతృణ్ణాభవతి ప్రాణానాహం ప్రాణానాహం ప్రాణానాహం ప్రాణానామృత్సృష్ట్యాత్సృష్టి ప్రాణానాహం ప్రాణానామృత్సృష్టి అగ్నిర్వైవా అగ్నిర్వైష్వానరో ఈశ్వానరోగ్రరక్తిర్వైశ్వానరో ప్రాణానా ప్రాణాగస్పృతీ ప్రాణ ఇది ప్రా అనాగస్పృతీ స్పృతీ ప్రాణానాహం ప్రాణానాగస్పృతీ ద్వోద్వోస్పృతీ ప్రాణానాహం ప్రాణానాగస్పృతీ ప్రాణానామితి ప్రా అనానాస్పృతీ ద్వోద్వోస్పృతీ స్పృతీ ద్వావేవైవ ద్వోస్పృతీ స్పృతీ ద్వావేవ ద్వావేవైవ ద్వౌ ద్వావేవ దేయౌ దేయా వేవ ద్వౌ ద్వావేవ దేయౌ దేవదేయౌ దేయా వేవేవ దేయౌ ద్వౌ ద్వౌ దేయా వేవైవ దేయౌ ద్వౌ ద్వౌ ద్వౌ దేయౌ దేయౌ ద్వౌ హి ద్వౌ దేయౌ దేయౌ ద్వౌ హి ద్వౌ హి ద్వౌ ద్వౌ హి ప్రాణౌ ప్రాణౌ హి ద్వౌ ద్వౌ హి ప్రాణౌ ప్రాణౌ ప్రాణౌ హి ప్రాణావేక ఏక ప్రాణౌ హి ప్రాణావేక ప్రాణావేక ఏక ప్రాణౌ ప్రాణావేక ఏవైవైక ప్రాణౌ ప్రాణావేక ఏవ ప్రా అనౌ ఏక ఏవైవైక ఏక ఏవ దేయో దేయ ఏవైక ఏక ఏవ దేయ ఏకోదేయో దేయ ఏకో హిష్యేకో దేయో దేయ ఏకో హి ఏకో హిష్యేక ఏకో హి ప్రాణ ప్రాణో ఏక ఏకో హి ప్రాణ ప్రాణ ప్రాణో హి ప్రాణ పశు పశు ప్రాణో హి ప్రాణ పశు ప్రాణ పశు పశు ప్రాణ ప్రాణ పశుర్వై వై పశు ప్రాణ ప్రాణ పశుర్వై ప్రాణ ఇది ప్రాణర్వై వై పశు పశుర్వా ఏష ఏష వై పశు పశుర్వా ఏష ఏష వై వా ఏష యద్య దేశ వై వా ఏష యద్యదేశ్నిర్నాగ్నిర్నాగ్నిర్నర్న ఖలు ఖలు నాగ్నిరగ్నిర్న ఖలు ఖలు ఖలు నన ఖలు వై వై ఖలు నన ఖలు వై వై వై ఖలు ఖలు వై పశవ పశవో వై ఖలు ఖలు వై పశవ వై పశవ పశవో వై వై పశవ ఆయవస ఆయవసే పశవో వై వై పశవ ఆయవసే పశవ ఆయవస ఆయవసే పశవ పశవ ఆయవసే రమంతే రమంత ఆయవసే పశవ పశవ ఆయవసే రమంతే ఆయవసే రమంతే రమంత ఆయవస ఆయవసే రమంతే దూర్వేష్టకాం దూర్వేష్టకాగోరమంత ఆయవస ఆయవసే రమంతే దూర్వేష్టకాం దూర్వేష్టకాం దూర్వేష్టకాగోరమంతే రమంతే దూర్వేష్టకాముప దూర్వేష్టకాగోరమంతే రమంతే దూర్వేష్టకాముప దూర్వేష్టకాముప దూర్వేష్టకాం దూర్వేష్టకాముపదధాతి దధాత్యుప దూర్వేష్టకాం దూర్వేష్టకాముపదధాతి దూర్వేష్టకామితి దూర్వాష్టకాదధాతి దధాత్యుపోపదధాతి పశూనాం పశూనాం దధాత్యుపోపదధాతి పశూనాం ధాతి పశూనాం పశూనాం దధాతి పశూనాం ధృత్యై పశూనాం దధాతి పశూనాం ధృత్యై పశూనాం ధృత్యై ధృత్యై పశూనాం పశూనాం ధృత్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ధృత్యై పశూనాం పశూనాం ధృత్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యాం ధృత్యై ధృత్యై ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వాభ్యాం ధృత్యై ధృత్యై ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రతిష్ఠిత్యై ద్వాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ ప్రరోహంతి ప్రరోహంతి కాండాత్ కాండాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ ప్రరోహంతి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై కాండాత్ కాండాత్ ప్రరోహంతి ప్రరోహంతి కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రరోహంతి ప్రరోహంతి కాండాత్ కాండాత్ కాండాత్ కాండాత్ ప్రరోహంతి కాండాత్ కాండాదిది కాండాత్ కాండాత్ ప్రరోహంతి ఇది ప్రరోహంతి ప్రరోహంతి ఇత్యాహేతి ప్రరోహంతి ప్రరోహంతి ఇత్యాహ ప్రరోహంతి ప్రరోహంతి ఇత్యాహేతి ఇత్యాహ కాండేన కాండేన కా కాండేన కాండేన హేదీత్యాహ కాండేన కాండేన ఆహ కాండేన కాండేన కాండేన కాండేన ఆహ కాండేన కాండేన హీ కాండేన కాండేన ఆహ కాండేన కాండేన హీ కాండేన కాండేన హీ కాండేన కాండేన కాండేన కాండేన కేశైషాహి కాండేన కాండేన కాండేన కాండేన కేశ కాండేన కాండేనేతి కాండేన కాండేన కేశైషాహి కేశా ప్రతిష్టతి ప్రతిష్టేషా ప్రతిష్టతి ప్రతిష్టేషా ప్రతిష్టత్యేవైవా ప్రతిష్టేషా ప్రతిష్టత్యేవా ప్రతిష్టేవానోన ఏవైవానో దూర్వే దూర్వేన ఏవైవానో దూర్వే దూర్వే దూర్వే నోనో దూర్వే ప్రప్రదూర్వే నోనో దూర్వే ప్రవే ప్రప్రదూర్వే దూర్వే ప్రతనుతను ప్రదూర్వే దూర్వే ప్రతను ప్రతనుతను ప్రప్రతను సహస్రేణ సహస్రేణ తను ప్రప్రతను సహస్రేణ సహస్రేణ సహస్రేణ తనుతను సహస్రేణ శతేన శతేన సహస్రేణ తనుతను సహస్రేణ శతేన సహస్రేణ శతేన శతేన సహస్రేణ సహస్రేణ శతేన శతేన సహస్రేణ సహస్రేణ శతేన శతేన శతేన శతేన చేతి శతేన శతేన చేతి చేతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి దేవలక్ష్మం దేవలక్ష్మమాప్యై ప్రజాపతే ప్రజాపతే ఆప్యై దేవలక్ష్మం ప్రజాపతేరితి ప్రజాపతే దేవలక్ష్మం దేవలక్ష్మమాప్యా ఆప్యై దేవలక్ష్మం వై వై దేవలక్ష్మమాప్యా ఆప్యై దేవలక్ష్మం వై దేవలక్ష్మం వై వై దేవలక్ష్మం దేవలక్ష్మం వై ఉత్తరలక్ష్మాణం దేవా ఉత్తరలక్ష్మాణం తాం తాముత్తరలక్ష్మాణం దేవాలక్ష్మాణం దేవా ఉత్తరలక్ష్మాణం ఉత్తరలక్ష్మాణం దేవా ఉపోపదేవా ఉత్తరలక్ష్మాణం ఉత్తరలక్ష్మాణం దేవా ఉపరలక్ష్మాణమిత్యుత్తరాలక్ష్మాణం దేవా ఉపోపదేవా దేవా ఉపాదధత దోపదేవా దేవా ఉత్తరలక్ష్మాణముత్తరలక్ష్మాణమితిత్యుత్తరలక్ష్మాణం తస్య తస్యోత్తరలక్ష్మాణమితిత్యుత్తరలక్ష్మాణం తస్యోపోపదస్యోత్తరలక్ష్మాణం తస్యోపాత్తరలక్ష్మాణమిత్యుత్తరలక్ష్మాణం ప్రోడాశః పురోడాశో యతో యతః పురోడాశః కూర్మః కూర్మ పురోడాశో యతో యత పురోడాశ కూర్మ పురోడాశ కూర్మ పురోడాశ పురోడాశ కూర్మ భూత్వా భూత్వా కూర్మ పురోడాశ పురోడాశ కూర్మ భూత్వా కూర్మ భూత్వా భూత్వా కూర్మ కూర్మ భూత్వాన్ను భూత్వా కూర్మ కూర్మ భూత్వాను భూత్వాన్ను భూత్వా భూత్వాను ప్రప్రాణు భూత్వా భూత్వాను ప్రాణు ప్రప్రాణ్వను ప్రాసత్పద సత్పత్రాణ్వను ప్రాసత్పద పర సత్పద్రాసత్పద్యత్పద్యత్పద్యత్పద సత్పద్యత్ కూర్మం కూర్మయ్యత సత్పద సత్పద్యత్ కూర్మం కూర్మం కూర్మయ్యత్ కూర్మముపదధాత్యుపదధాది కూర్మయ్యత్ కూర్మముపదధాది కూర్మముపదధాత్యుపదధాది కూర్మం కూర్మముపదధాది యథాయథోపదధాది కూర్మం కూర్మముపదధాది యథాపదధాది యథాయథోపదధాత్యుపదధాది యథా క్షేత్రవిత్ నయతనయత్యంజసాంజసానయత్యేవమేవన్నయత్యంజసాంజసానయత్యేవమేవైవైవన్నయతనయత్యేవమేవైవైవమేవమేవైనమేవైవమేవైవైవైవైవైవైవైనం ఏనమేనం కూర్మ కూర్మ ఏనమేనం కూర్మస్సు వర్గగోసు వర్గం కూర్మ ఏనమేనం కూర్మస్సు వర్గం కూర్మస్సు వర్గగోసు వర్గం కూర్మ కూర్మస్సు వర్గం లోకం లోకగోసు వర్గం కూర్మ కూర్మస్సు వర్గం లోకం వర్గం లోకం లోకగోసు వర్గగోసు వర్గం లోకమంజసాంజసా లోకగోసు వర్గగోసు వర్గం లోకమంజసా లోకమంజసాంజసా లోకం లోకమంజసా నయతి నయత్యంజసా లోకం లోకమంజసా నయతి నయతి నయత్యంజసాంజసా నయతి మేధో మేధో నయత్యంజసాంజసా నయతి మేధాయతి మేధో మేధో నయతి నయతి మేధో వై వై మేధో నయతి నయతి మేధో వై మేధో వై వై మేధో మేధో వా ఏష వై మేధో మేధో వా ఏష వై వా ఏష పశూనాం పశూనామేష వై వా ఏష పశూనా పశూనా పశూనామేష పశూనాం యద్యత్ పశూనామేష పశూనాం యత్ పశూనాం పశూనాం యత్ కూర్మ కూర్మో యత్ పశూనాం పశూనాం యత్ కూర్మ కూర్మ కూర్మో యద్యత్ కూర్మో యద్యత్ కూర్మో యద్యత్ కూర్మో యత్ కూర్మో యద్యత్ కూర్మ కూర్మో యత్ కూర్మం కూర్మం యత్ కూర్మ కూర్మో యత్ కూర్మం యత్ కూర్మం కూర్మం యద్యత్ కూర్మముపదధాత్యుపదధాతి కూర్మం యద్యత్ కూర్మం ముపదధాది కూర్మం కూర్మముపదధాది స్వగ్గుస్వముపదధాది కూర్మం కూర్మముపదధాది స్వగ్గుస్వముపదధాత్యుపదధాది స్వమేవైవస్వముపదధాత్యుపదధాది స్వమేవదధాతీత్యుపదధాతి మేవైవ స్వగ్గస్వమేవ మేధం మేధమేవ స్వగ్గస్వమేవ మేధం మేధం మేధమేవైవ మేధం పశ్యంతః పశ్యంతో మేధమేవైవ మేధం పశ్యంతః మేధం పశ్యంతః పశ్యంతో మేధం మేధం పశ్యంతః పశవః పశవః పశ్యంతో మేధం మేధం పశ్యంతః పశవః పశ్యంతః పశవః పశవః పశ్యంతః పశ్యంతః పశవ ఉపోప పశవః పశ్యంతః పశ్యంతః పశవ ఉపాశవ ఉపోప పశవః పశవ ఉపతిష్టందే తిష్టంత ఉప పశవః పశవ ఉపతిష్టందే తిష్టందే తిష్టంత ఉపోపతిష్టందే శ్మశానగ్రశ్మశానం తిష్టంత ఉపోపతిష్టందే శ్మశానం తిష్టందే శ్మశానగ్రశ్మశానం తిష్టందే తిష్టందే శ్మశానం వై వైశ్మశానగ్రష్టందే తిష్టందే శ్మశానం వై శ్మశానం వై వైశ్మశానగ్రశ్మశానం వా ఏతదేతద్వైశ్మశానగ్రశ్మశానం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ క్రియతే క్రియత ఏతద్వై వా ఏతత్ క్రియతే మధుమిశ్రేణ మధుమిశ్రేణాభ్యనక్త్యుభయస్యోభయస్యాభ్యనక్త్యమధుమిశ్రేణ మధుమిశ్రేణాభ్యనక్త్యుభయస్యామధుమిశ్రేణేది మధు మిశ్ర

ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినాయజ్ఞముఖేన సంవితకో సంవితం యజ్ఞముఖేన ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం ప్రజాపతినేతి ప్రజా యజ్ఞముఖేన సంవితకో సంవితం యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవితమవా సంవితం యజ్ఞముఖేన యజ్ఞముఖేన సంవితమవా యజ్ఞముఖేనేతి యజ్ఞముఖేన సంవితమవాప సంవితకో సంవితమవహంతి హంత్యవ సంవితకో సంవితమవహంతి సంవితమిది సం అవహంతి హంత్యపాపహంత్యన్నమన్నగో హంత్యపాపహంత్యన్నం హంత్యన్నమన్నగో హంతి హంత్యన్నమేవైవాన్నగో హంతి హంత్యన్నమేవాన్నమేవైవాన్నమన్నమేవాకరకరేవాన్నమన్నమేవాకరకరేవైవాకర్వైష్ణవ్యా వైష్ణవ్యాకరేవైవాకర్వైష్ణవ్యా వైష్ణవ్యోపార్చ్యా వైష్ణవ్యా వైష్ణవ్యోపార్చ్యోపదధాతిపదధాతిపదధాతిపదధాతి విష్ణుర్విష్ణుర్దధాతి విష్ణుర్వై వై విష్ణుర్విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణుర్విష్ణుర్వై యజ్ఞ యజ్ఞో వై వైష్ణవా వైష్ణవ యజ్ఞో యజ్ఞో వైష్ణవ వనస్పతయో వనస్పతయో వైష్ణవ యజ్ఞో యజ్ఞో వైష్ణవ వనస్పతయ వనస్పతయో వనస్పతయో యజ్ఞ ఏవైవ్ఞే వనస్పతయో వనస్పతయో యజ్ఞ ఏవ యజ్ఞ ఏవైవ యజ్ఞమేవ యజ్ఞం ప్రతి ప్రతియజ్ఞమేవైవ యజ్ఞం ప్రతి యజ్ఞం ప్రతి ప్రతియజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతియజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ఏషాం వై వా ఏషామేషాం వా ఏతదేతద్వా ఏషామేషాం వా ఏతద్ ఏతదేతద్వైవ ఏతల్లోకానామేతల్లోకానామేతల్లోకానామేతదేతల్లోకానాం జ్యోతిర్జ్యోతిర్లోకానామేతదేతల్లోకానాం జ్యోతి ఉపమధ్యతో మధ్యతో దధాతి పూర్ణామిది పూర్ణాంతస్య పూర్ణాంతస్య పూర్ణాంతస్య పూర్ణ పూర్ణాం పూర్ణాంతస్యోపపదస్య పూర్ణాం పూర్ణాంతస్యోపస్యోపపదస్య తస్యోపదధ్యాద్ధ్యాదుపదస్య తస్యోపదధ్యాద్ధ్యాదుపోపదధ్యాదనుపదస్యదనుపదస్యద్ధ్యాదుపోపదధ్యాదనుపదస్యదనుపదస్యద్ధ్యాద్ధ్యాదనుపదస్య దేవైవానుపదస్య అనుపదస్యదిత్యనుపాదస్యదేవాన్నమన్నమేవానుపదస్యదనుపదస్యదేవాన్నమన్నమేవైవాన్నమత్యన్నమేవైవాన్నమత్తి సహస్రగో సహస్రమత్యన్నమన్నమత్తి సహస్రం అమృతమృతం ప్రాణా అమృతగోహిరణ్యగోహిరణ్యమృతం ప్రాణా ప్రాణా అమృతగోహిరణ్యం ప్రాణా ప్రాణా అమృతగోహిరణ్యం ప్రాణా ఇది ప్రాణా గోహిరణ్యగోహిరణ్యం హిరణ్యమృతమృతకం హిరణ్యం ప్రాణేషు ప్రాణేషు హిరణ్యమృతమృతకం హిరణ్యం ప్రాణేషు హిరణ్యం ప్రాణేషు ప్రాణేషు హిరణ్యగో హిరణ్యం ప్రాణేషు హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రాణేషు హిరణ్యగో హిరణ్యం ప్రాణేషు హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రాణేషు ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రతి హిరణ్యశల్కాన్ ప్రాణేషు ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రాణేష్విది ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రత్యస్యత్యస్యతి ప్రతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రత్యస్యతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ యత్యస్యతి ప్రతి ప్రత్యస్యతి ప్రతిష్టాం ప్రతిష్టామస్యతి ప్రతి ప్రత్యస్యతి ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టామస్యత్యస్యతి ప్రతిష్టామేవైవ ప్రతిష్టామస్యత్యస్యతి ప్రతిష్టామేవ ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన దేన దేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన ప్రతిష్టామితి ప్రతి దేవైనమయత్వాగమయత్వైన దేవైనమయత్వాగమయత్వైన ప్రాణై ప్రాణైర్గమయత్వైన దేనద్గమయత్వా ప్రాణై ప్రాణై ప్రాణైర్గమయత్వాగమయత్వా ప్రాణైస్తం ప్రాణైర్గమయత్వాగమయత్వా ప్రాణైస్తం ప్రాణై ప్రాణై సమర్థయత్యర్థైరిసం ప్రాణై ప్రాణై సమర్థయతి ప్రాణైరితి ప్రాణై సమర్థయత్యర్థయతి సగౌ సమర్థయతి దద్ధా దద్ధార్థయతి సగౌ సమర్థయతి దద్ధామధుమిశ్రేణ మధుమిశ్రేణ దద్ధా దద్ధామధుమిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ దద్ధా దద్ధామధుమిశ్రేణ పూరయతి మధుమిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయతి మధవ్యమ్య పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయతి మధవ్య పూరయతి మధేనేతి మధు మిశ్రేణ పూరయతి మధవ్య మధవ్య పూరయతి పూరయతి మధవ్యో సాన్యసాని మధవ్య పూరయతి పూరయతి మధవ్యో సాని మధవ్యో సాన్యసాని మధవ్యో మధవ్యో సానీతీత్య సాని మధవ్యో మధవ్యో సానీతి సానీతీత్య సాన్యసానీతి శృతాదంకేన శృతాదంకేనేత్య సాన్యసానీతి శృతాదంకేన ఇది శృతాదంకేన శృతాదంకేనేదీతి శృతాదంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శృతాదంకేనేదీతి శృతాదంకేన మేధ్యత్వాయ శృతాదంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శృతాదంకేన శృతాదంకేన మేధ్యత్వాయ గ్రామ్యం గ్రామ్యం మేధ్యత్వాయ శృతాదంకేన శృతాదంకేన మేధ్యత్వాయ గ్రామ్యం శృతాదంకేనేతి శృతా ఆదంకేన మేధ్యత్వాయ గ్రామ్యం గ్రామ్యం మేధ్యత్వాయ మేధ్యత్వాయ గ్రామ్యం వై వై గ్రామ్యం మేధ్యత్వాయ మేధ్యత్వాయ గ్రామ్యం వై మేధ్యత్వాయేతి మేధ్యత్వాయ గ్రామ్యం వై వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతదేతత్ వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతత్ వా ఏతదేతద్వై వా ఏతదన్నమన్నమేతద్వై వా ఏతదన్నం ఏతదన్నమన్నమేతదేతదన్నయ్యద్యదన్నమేతదేతదన్నయ్యత్ మధుమధ్వారణ్యం దధిరధ్యారణ్యం మధు అరణ్యం మధుమధ్వారణ్యమారణ్యం మధు యద్యన్ మధ్వారణ్యమారణ్యం మధు యద్ మధు యద్యన్ మధు మధు దధ్నామధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నామధుమిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ దధ్నామధుమిశ్రేణ పూరయతి మిశ్రేణ పూరయతి పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయత్యుభయస్యోభయస్య పూరయతి మధుమిశ్రేణ మధుమిశ్రేణ పూరయత్యుభయస్య మధుమిశ్రేణేది మధు మిశ్రేణ పూరయత్యుభయస్యోభయస్య పూరయతి పూరయత్యుభయస్యావరుధ్యా అవరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై పశు శీరుషాణి పశు శీరుషాణ్యవరుధ్యా ఉభయస్యోభయస్యావరుధ్యై పశు శీరుషాణి పశు శీరుషాణి పశుశీరుషాణి పశుశీరుషాణ్యవరుధ్య అవరుధ్యై పశుశీరుషాణ్యుపోప పశుశీరుషాణ్యవరుధ్య అవరుధ్యై పశుశీరుషాణ్యుప అవరుధ్యైత్యవరుధ్యైరుషాణ్యుపోప పశుశీరుషాణి పశుశీరుషాణ్యుప దధాతి తథాత్యుప పశుశీరుషాణి పశుశీరుషాణ్యుప దధాతి శీరుషాణీతి పశు శీరుషాణి దధాతి తథాత్యుపోప దధాతి పశవ పశవో దథాత్యుపోప దధాతి పశవ పశవ పశవో దాతి దాది పశవో వై వై పశవో దాతి దాది పశవో వై పశవో వై వై పశవ పశవో వై పశుశీరుషాణి పశుశీరుషాణి వై పశవ పశవో వై పశుశీరుషాణి వై పశుశీరుషాణి పశుశీరుషాణి వై వై పశుశీరుషాణి పశూన్ పశూన్ పశుశీరుషాణి వై వై పశుశీరుషాణి పశూన్ శీరుషాణి పశూన్ పశూన్ పశుశీరుషాణి పశుశీరుషాణి పశూనే వై పశూన్ పశుశీరుషాణి పశుశీరుషాణి పశూనే వాశీరుషాణీతి పశు పశూనే వైవ పశూన్ పశూనే వాసూన్ పశూనే వై వై వావరుంధే రుంధే వై వై వావరుంధే రుంధే రుంధే వావరుంధే యగోరుంధే వావరుంధే యంధేయోరుంధేరుంధేయంకామయేత కామయేత యగోరుంధేరుంధేయం కామయేత పశుర పశు స్యాద్ విశూచీనాని విశూచీనాని స్యాద్ విశూచీనాని విశూచీనాని విశూచీనాని దీది విశూచీనాని తస్య విశూచీనాని దీది విశూచీనాని విశూచీనాని తస్య విశూచీనాని విశూచీనాని తస్యోపోపదస్య విశూచీనాని విశూచీనాని ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ద్యాద్ పశూనస్మాదస్మాత్ పశూన్ దాది పశూన్ పశూన్ దాత్య పశుర పశుర్ దాది పశూన్ పశూన్ దాత్య పశు దాత్య పశుర పశుర్ దాది దాత్య పశురేవ పశుర పశురేవ పశుర పశురేవ పశుర పశురేవ భవతి యం భవత్యేవ భవతి కామయేత కామయేత యం కామయేత యం కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత యం కామయేత పశుమాన్ కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి పశుమానితి పశుమాన్ స్యాదితి స్యాత్ స్యాదితి సమీచీనాని సమీచీనానీతి స్యాత్ స్యాదితి సమీచీనాని సమీచీనాని సమీచీనానీతి సమీచీనాని తస్య సమీచీనానీతి సమీచీనాని సమీచీనాని తస్య సమీచీనాని సమీచీనాని తస్యోపోపతస్య సమీచీనాని సమీచీనాని తస్యోపోపతస్యోపద్యాద్ధ్యాదుపద్యాద్ధ్యాదుపోపద్యాత్ సమీచ సమీచో దధ్యాదుపోపద్యాత్ సమీచ సమీచ ఏవైవ సమీచ సమీచ ఏవాస్మా అస్మా ఏవ సమీచ సమీచ ఏవాస్మై ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ పశూన్ పశూనస్మా అస్మై పశూన్ దాతి పశూనస్మా అస్మై పశూన్ దాతి పశూన్ దాతి దాతి పశూన్ పశూన్ దాతి పశుమాన్ పశుమాన్ దాతి పశూన్ పశూన్ దాతి పశుమాన్ పశుమాన్ పశుమాన్ దాతి దాతి పశుమానేవైవ పశుమాన్ దాతి దాతి పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానిది పశుమానేవ భవతి భవత్యేవైవ భవతి పురస్తాత్ పురస్తాత్ భవత్యేవైవ భవతి పురస్తాత్ భవతి పురస్తాత్ పురస్తాత్ భవతి భవతి పురస్తాత్ ప్రతిచీనం ప్రతిచీనం పురస్ పురస్తాద్భవతి పురస్తాత్ ప్రతీచీనం పురస్తాత్ ప్రతీచీనం ప్రతీచీనం పురస్తాత్ పురస్తాత్ ప్రతీచీనమశ్వస్య ప్రతీచీనం పురస్తాత్ పురస్తాత్ ప్రతీచీనమశ్వస్య ప్రతీచీనం ప్రతీచీనమశ్వస్యోపోపాశ్వస్య ప్రతీచీనం ప్రతీచీనమశ్వస్యోపాశ్వస్యోపాశ్వస్యోపదధాతి పశ్చాద్ధాతి ఆరణ్యమన్వన్వారణ్యమను చేతే అన్వారణ్యమారణ్యమరుతే అన్వనుతే దిశామి దిశామి తే అన్వనుతే దిశామి దిశామి దిశామి దే దిశామి దీతి దిశామి దే దిశామి దిశామితీతి దిశామి దిశామీత్యాహేతి దిశామి దిశామీత్యాహేదీత్యాహ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఆహేదీత్యాహ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఆహ గ్రామ్యేభ్యేభ్యో గ్రామ్యేభ్య పశుభ్య పశుభ్య గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య పశుభ్య పశుభ్య పశుభ్య పశుభ్య ఆరణ్యానారణ్యాన్ పశుభ్య పశుభ్య ఆరణ్యా పశుభ్య ఆరణ్యానారణ్యాన్ పశుభ్య పశుభ్య ఆరణ్యాన్ పశూన్ పశూనారణ్యాన్ పశుభ్య పశుభ్య ఆరణ్యాన్ పశూన్ ఇతి పశోభ్య ఆరణ్యాన్ పశూన్ పశూనారణ్యానారణ్యాన్ పశూన్ఛుచకోషజం పశూనారణ్యానారణ్యాన్ పశూన్ఛుచం సృజతి తస్మాత్సృజతి తస్మాత్ సమావత్ పశూనాం పశూనాగుం పశూన్ పశూన్ గ్రామ్యాన్ పశూన్ దగుంశుకాదగుంశుకాశూన్ గ్రామ్యాం పశూన్ దగుంశుకాశుకాదగుంశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుకాశుక విశోచీనమారణ్యాను విశోచీనం విశోచీనమారణ్యాను యజుర్యదురారణ్యాను విశోచీనం విశోచీనమారణ్యాను అరణ్యాను యజుర్యదురారణ్యానారణ్యాను యజురేవైవ యజురారణ్యానారణ్యాను యజురేవ యజురేవైవ యజుర్యజురేవవదే దేవ యజుర్యజురేవవదే దేవవదే త్వదే దేవైవ వదే తవావవదే దేవైవ వదే తవ వదే తవావవదే త్వదే దవతాంతామవవదే త్వదే దవతాంతామవావతాం ద్విషిం ద్విషిం తామవావతాం ద్విషిం తాం దిశం దిశం తాం తాం దిశగోరుంధే రుంధే త్రిశం తాం తాం దిశగోరుంధే రుంధే రుంధే త్రిశం దిశగోరుంధే యాయారుంధే త్రిశం దిశగోరుంధే యాంధే యాయారుంధే రుంధే యా సర్పే సర్పే యారుంధే రుంధే యా సర్పే సర్పే సర్పే యాయా సర్పే నమ సర్పే యాయా సర్పేన సర్పే నమ సర్పే సర్పేన గ్రామ్యాన్ గ్రామ్యాన్న సర్పే సర్పేన గ్రామ్యాన్ గ్రామ్యాన్ గ్రామ్య గ్రామ్యాన్న గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్న గ్రామ్యాన్ పశూన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ హినస్తి హినస్తి పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ హినస్తి పశూన్ హినస్తి హినస్తి పశూన్ పశూన్ హినస్తి నన హినస్తి పశూన్ పశూన్ హినస్తి హినస్తి నన హినస్తి హినస్తి నారణ్యానారణ్యాన్న హినస్తి హినస్తి నారణ్యానారణ్యాన్నారణ్యానథోరణ్యాన్నారణ్యాన ఆరణ్యానథోథో ఆరణ్యానారణ్యానథో ఖలు ఖల్వథో ఆరణ్యానారణ్యానథో ఖలు అథో ఖలు ఖల్వథో అథో ఖలు పథేయం పథేయం ఖల్వథో అథో ఖలు పథేయం అథో ఇత్యథో ఖలు పథేయము పథేయం ఖలు ఖలు పథేయమేవైవో పథేయం ఖలు ఖలు పథేయమేవ పథేయమేవైవో పథేయము పథేయమేవ యద్యదేవో పథేయము పథేయమేవ యద్ పథేయమిత్యుపాధేయం దేవైవయదు పదధాచ్యుపదధాయదేవైవయదు పదధాచ్యుపదధాయద్యదు పదధాతిపదధాయద్యదు పదధాతిపదధాతిపదధాతిపదధాతి తాన్ తాన్ తేనోపదధాచ్యుపదధాతిపదధాతిపదధాతిపదధాతి తాన్ తాన్ తేన తేన తాన్ ద్విషిం ద్విషిం తాన్ తేన తేన తాన్ ద్విషిం తాన్ ద్విషిం ద్విషిం తాన్ తాన్ ద్విషిమ ిషిమవత్షిం ద్విషిమవృంధే రుంధే వత్షిం ద్విషిమవృంధే వృంధే రుంధే వావరుంధే యాయారుంధే వావరుంధే యాంధే యాయారుంధే రుంధే యా సర్పే సర్పే యారుంధే రుంధే యా సర్పే యా సర్పే సర్పే యాయా సర్పే యద్యత్సర్పే యాయా సర్పే యత్ సర్పే యద్యత్సర్పే సర్పే యద్యజుర్యజుర్యత్సర్పే సర్పే యద్యజుర్యజుర్యజుర్యద్యజుర్వదతి వదతి యజుర్యద్యజుర్వదతి యజుర్వదతి వదతి యజుర్యజుర్వదతి తేన తేన వదతి యజుర్యజుర్వదతి తేన వదతి తేన తేన వదతి వదతి తేన శాంతగో శాంతం తేన వదతి వదతి తేన శాంతం తేన శాంతగో శాంతం తేన తేన శాంతం శాంతమితి శాంతం పశుర్వై వై పశు పశుర్వా ఏష వై పశు పశుర్వా ఏష యద్యదేశ యద్యదేశ్నిరగ్నిర్యదేశ్ని నిరగ్నిరగ్నిర్యో నిర్యో నిరగ్నిర్యో నిఖలు ఖలు యో నిరగ్నిరగ్నిర్యో నిఖలు నిఖలు ఖలు యో నిర్యో నిఖలు వై వై ఖలు యో నిర్యో నిఖలు వై ఖలు వై వై ఖలు ఖలు వా ఏషైషా వై ఖలు ఖలు వా ఏషైషా వై వా ఏషా పశో పశోరేషా వై వా ఏషా పశో ఏషా పశో పశోరేషైషా పశోర్వి పశోరేషైషా పశోర్వి పశోర్విపశో పశోర్విక్రియతే క్రియతే విపశో పశోర్విక్రియతే క్రియతే క్రియతే విక్రియతే యద్యత్ క్రియతే యద్ క్రియతే క్రియతే యత్ ప్రాచీనం ప్రా ప్రాచీనం యత్క్రియతే క్రియతే యత్ ప్రాచీనం యద్ప్రాచీనం ప్రాచీనం యద్యత్ ప్రాచీనమైష్టగాదై ఈష్టగాత్ ప్రాచీనం యద్యత్ ప్రాచీనమైష్టగాదైష్టగాత్ క్రియతే క్రియతే యజురైష్టగాదై ఈష్టగాద్యజుః క్రియతే క్రియతే క్రియతే యజుర్యజః క్రియతే రేతో రేతః క్రియతే క్రియతే క్రియతే రేగోపస్యా అపస్యా రేత క్రియతే క్రియతే రేగోపస్యా అపస్యా ప్రాచీనం ప్రాచీనం వై పశ్చాత్ పశ్చాత్ వై ప్రాచీనం వై ప్రాచీనం ప్రాచీనం వై వై ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం వై వై ప్రాచీన గోరేత ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతే దీయతే రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతేతో దీయతే దీయతే రేతో రేతో దీయతే పశ్చాత్ పశ్చాత్ దీయతే రేతో రేతో దీయతే పశ్చాత్ దీయతే పశ్చాత్ పశ్చాత్ దీయతే దీయతే పశ్చాదేవైవ పశ్చాత్ దీయతే దీయతే పశ్చాదేవ పశ్చాదేవైవ పశ్చాత్ పశ్చాదేవాస్మా అస్మా ఏవ పశ్చాత్ పశ్చాదేవాస్మైవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రాచీనం ప్రాచీనమస్మా ఏవైవాస్మై ప్రాచీనం అస్మై ప్రాచీనం ప్రాచీనమస్మా అస్మై ప్రాచీన గోరేతో రేత ప్రాచీనమస్మా అస్మై ప్రాచీన గోరేత ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దధాతి దధాతి రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దధాతి రేతో దధాతి దధాతి రేతో రేతో దధాతి పంచ పంచ దధాతి రేతో రేతో దధాతి పంచ దధాతి పంచ పంచ దధాతి దధాతి పంచ పురస్తాత్ పురస్తాత్ పంచ దధాతి దధాతి పంచ పురస్తాత్ పంచ పురస్తాత్ పురస్తాత్ పంచ పంచ పురస్తాత్ ప్రతీచీ ప్రతీచీ పురస్తాత్ పంచ పంచ పురస్తాత్ ప్రతీచీ పురస్తాత్ ప్రతీచీ ప్రతీచీ పురస్తాత్ పురస్తాత్ ప్రతీచీర్భోప ప్రతీచీ పురస్తాత్ పురస్తాత్ ప్రతీచీర్భోప ప్రతీచీ ప్రతీచీర్పదధాది దధాత్యుప ప్రతీచీ ప్రతీచీర్పదధాది దధాతి దధాత్యుపోప దధాతి పంచ పంచ దధాత్యుపోప దధాతి పంచ దధాతి పంచ పంచ దధాతి దధాతి పంచ పశ్చాత్ పశ్చాత్ పంచ దధాతి దధాతి పంచ పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ పంచ పంచ పశ్చాత్ ప్రాచీ ప్రాచీ పశ్చాత్ పంచ పంచ పశ్చాత్ ప్రాచీ పశ్చాత్ ప్రాచీ ప్రాచీ పశ్చాత్ పశ్చాత్ ప్రాచీ తస్మాత్ తస్మాత్ ప్రాచీ పశ్చాత్ పశ్చాత్ ప్రాచీ తస్మాత్ ప్రాచీ తస్మాత్ తస్మాత్ ప్రాచీ ప్రాచీ తస్మాత్ ప్రాచీనం ప్రాచీనం తస్మాత్ ప్రాచీ ప్రాచీ తస్మాత్ ప్రాచీనం ప్రాచీనం ప్రాచీనం తస్మాత్ తస్మాత్ ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం తస్మాత్ తస్మాత్ ప్రాచీన గోరేత ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతే దీయతే రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతే దీయతే దీయతే రేతో రేతో దీయతే ప్రీచీ ప్రీచీ దీయతే రేతో రేతో దీయతే ప్రీచీ దీయతే ప్రతీచీ ప్రతీచీ దీయతే దీయతే ప్రతీచీ ప్రజా ప్రజా ప్రతీచీ దీయతే దీయతే ప్రతీచీ ప్రజా ప్రజా ప్రజా ప్రతీచీ ప్రతీచీ ప్రజా జాయందే జాయందే ప్రజా ప్రతీచీ ప్రజాయందే జాయందే ప్రజా ప్రజా జాయందే పంచ పంచ జాయందే ప్రజా ప్రజా జాయందే పంచ ప్రజాయందే పంచ పంచ జాయందే జాయందే పంచోత్తరత ఉత్తరత పంచ జాయందే జాయందే పంచోత్తరత ఉత్తరత ఉత్తరత పంచ పంచోత్తరతశ్చందస్యా ఉత్తరత పంచ పంచోత్తరతశ్చందస్యా ఛందస్యా ఉత్తరత ఉత్తరతశ్చందస్యా పశవః పశవశ్చందస్యా ఉత్తరత ఉత్తరతశ్చందస్యా పశవః తరత ఇత్యుత్తరతః పశవః పశవశ్చందస్యా ఛందస్యా పశవో వై వై పశవశ్చందస్యా ఛందస్యా పశవో వై పశవో వై వై పశవః పశవో వై ఛందస్యా ఛందస్యా వై పశవః పశవో వై ఛందస్యా ఛందస్యా వై వై ఛందస్యా పశూన్ పశూన్ ఛందస్యా వై వై ఛందస్యా పశూన్ఛందస్యా పశూన్ పశూన్ ఛందస్యా ఛందస్యా పశూనేవైవ పశూన్ ఛందస్యా ఛందస్యా పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవ ప్రజాతాన్ ప్రజాతానేవ పశూన్ పశూనేవ ప్రజాతానేవ ప్రజాతాన్ ప్రజాతానేవైవ ప్రజాతాన్ స్వగ్నస్వం ప్రజాతాన్ స్వగ్గస్వం ప్రజాతాన్ ప్రజాతాన్ స్వమాయతనమాయతనగ్గస్వం ప్రజాతాన్ ప్రజాత ూహత ఊహతే పరిపర్యోహత ఇయమియమూహతే పరిపర్యోహత ఇయమూహత ఊహత ఇయమ్ వై వా ఇయమియం వా అగ్నేరగ్నేర్వా ఇయమియం వా ప్రాణభృత ఉపదధాతి దధాత్యుమ ప్రాణభృత ప్రాణభృత ఉపదధాతి ప్రాణభృత ఇది ప్రాణభృత దాతి దాత్యుమోపదాతి రేతసి రేతసి దాత్యుమోపదాతి రేతసి దాతి రేతసి రేతసి దాతి దాతి రేతస్యేవైవ రేతసి దాతి దాతి రేతస్యేవ రేతస్యేవైవ రేతసి రేతస్యేవ ప్రాణాన్ ప్రాణానేవ రేతసి రేతస్యేవ ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవైవ ప్రాణాన్ దాతి దాతి ప్రాణానేవైవ ప్రాణాన్ దాతి ప్రాణాన్ దాతి దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ తస్మాత్ దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ ప్రాణాని ప్రాణాస్మాత్ తస్మాత్ దాతి దాతి తస్మాద్వదనువదం తస్మాత్ దాతి దాతి తస్మాద్వదన్ తస్మాత్పదం వదన్ తస్మాత్ తస్మాత్పదం ప్రాణం ప్రాణనువదన్ తస్మాత్ తస్మాత్పదం ప్రాణం వదన్ ప్రాణం ప్రాణనువదనువదన్ ప్రాణం పశ్యన్ పశ్యన్ ప్రాణనువదనువదన్ ప్రాణం పశ్యన్ ప్రాణం పశ్యన్ పశ్యన్ ప్రాణం ప్రాణం పశ్యన్ శృణ్వన్ శృణ్వన్ పశ్యన్ ప్రాణం ప్రాణం పశ్యన్ శృణ్వన్ ప్రాణం ఇది ప్రాణం పశ్యన్ శృణ్వన్ శృణ్వన్ పశ్యన్ పశ్యన్ శృణ్వన్ పశు పశు శృణ్వన్ పశ్యన్ పశ్యన్ శృణ్వన్ పశు శృణ్వన్ పశు పశు శృణ్వన్ శృణ్వన్ పశు జాయతే జాయతే పశు శృణ్వన్ శృణ్వన్ పశు జాయతే జాయతే జాయతే పశు పశు జాయతే జమయం జాయతే పశు పశు జాయతే జాయతే జమయం జాయతే జాయతే పురః పురోయం జాయతే జాయతే పురః పురోయమయం పురో భువ భువ పురోయమయం పురో భువ భువో భువ పురః పురో భువ ఇది భువః పురః పురో భువ ఇది భువ ఇది భువో భువ ఇది పురస్తాత్ పురస్తాది భువో భువ ఇది పురస్తాత్ పురస్తాత్ పురస్తాది పురస్తాదు భోప పురస్తాది పురస్తాదు పురస్తాదు భోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్మ పురస్తాత్ పురస్తాదు పదధాతి ఉపదధాతి దధాత్యుమోప దధాతి ప్రాణం ప్రాణం దధాత్యుమోప దధాతి ప్రాణం దధాతి ప్రాణం ప్రాణం దధాతి దధాతి ప్రాణమేవైవ ప్రాణం దధాతి దధాతి ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవైతాభిరేతాభిరేవ ప్రాణం ప్రాణమేవైతాభి ప్రాణమితి ప్రాణం ఏవైతాభిరేతాభిరేవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారాయమయందాధారదాధారాయందక్షిణాదక్షిణాయందాధారదాధారాయం దక్షిణాదక్షిణాయమయం దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాయమయం దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాదక్షిణ విశ్వకర్మేదీతి విశ్వకర్మా దక్షిణాదక్షిణ విశ్వకర్మేది విశ్వకర్మేదీతి విశ్వకర్మా విశ్వకర్మేది దక్షిణతో దక్షిణత ఇది విశ్వకర్మా విశ్వకర్మేది దక్షిణత విశ్వకర్మేది విశ్వకర్మా దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణతో మనోమనో దక్షిణత ఇదీతి దక్షిణతో మన దక్షిణతో మనోమనో దక్షిణతో దక్షిణతో మన ఏవైవ మనో దక్షిణతో దక్షిణతో మన ఏవ ఏవైవ మనోమన ఏవైతాభిరేతాభిరేవ మనోమన ఏవైతాభి ఏవైతాభిరేతాభిరేవైవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారాయమయందాధారదాధారాయం పశ్చాత్ పశ్చాదయందాధారదాధారాయం పశ్చాదయం పశ్చాత్ పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యథా విశ్వవ్యథా పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యథా విశ్వవ్యథా పశ్చాత్ పశ్చాత్ విశ్వం వ్యచారితేతి విశ్వం వ్యచాత్ పశ్చాత్ పశ్చాత్ విశ్వం వ్యచారితి విశ్వం వ్యచారితేతి విశ్వం వ్యచ విశ్వం వ్యచ ఇది పశ్చాత్ పశ్చాదితి విశ్వం వ్యచ విశ్వం వ్యచ ఇది పశ్చాత్ విశ్వం వ్యచారితి విశ్వ్యచ పశ్చాత్ పశ్చాదితేతి పశ్చాచక్షుశ్చక్ష పశ్చాదితేతి పశ్చాచక్షు పశ్చాచక్షుశ్చక్ష పశ్చాత్ పశ్చాచక్షురేవైవ చక్షు పశ్చాత్ పశ్చాచక్షురేవాక్షురేవైవ చక్షురేవైతాభిరేతాభిరేవ చక్షురేవైతాభిరేతాభిరేవైవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారేతాభిరేతాభిరేతాభిరేతముత్తరాదుత్తరాదిదమిదముత్తరాత్సువస్సువరుత్తరాదిదమిదముత్తరాత్సువః ఉత్తరాత్సువస్సువరుత్తరాదుత్తరాత్సువరితీతి సువరుత్తరాదుత్తరాత్సువరితీ తరాదిద్యుత్ వస్సువరిత్యుత్తరత ఉత్తరత ఇది వస్సువరిత్యుత్తరత ఉత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరత శ్రోత్ర శ్రోత్రముత్తరత ఇదిత్యుత్తరత శ్రోత్రం ఉత్తరత శ్రోత్ర శ్రోత్రముత్తరత ఉత్తరత శ్రోత్రమేవ శ్రోత్రముత్తరత ఉత్తరత శ్రోత్రమేవ తరత ఇుత శ్రోత్రమేవ శ్రోత్రజ్ఞ శ్రోత్రమేవైతాభిరేతాభిరేవ శ్రోత్రజ్ఞ శ్రోత్రమేవైతాభిః ప్రతీతిర్యా ప్రతీచిస్తాభిర్విశ్వామిత్రో విశ్వామిత్రస్తాభిర్ ప్రతీచిస్తాభిర్విశ్వామిత్రాభిర్విశ్వామిత్రో విశ్వామిత్రస్తాభిస్తాభిర్విశ్వామిత్రో యా విశ్వామిత్రస్తాభిస్తాభిర్విశ్వామిత్రో విశ్వామిత్రో విశ్వామిత్రో యా ఉదీచీరుదీచీర్యా విశ్వామిత్రో విశ్వామిత్రో యా ఉదీచీ విశ్వామిత్ర ఇది విశ్వామిత్రమదగ్నిర్యా ఊర్ధ్వా ఊర్ధ్వా జమదగ్నిర్జమదగ్నిర్యా ఊర్ధ్వా ప్రతిష్టాం వేద ప్రతి ప్రతి వేద ప్రతిష్టాం వేద ప్రతి ప్రతిష్టామితి ప్రతిష్టాేద ప్రత్యేవ ప్రతివేద వేద ప్రత్యేవ ప్రతి ప్రత్యే తిష్టతి తిష్టత్యే ప్రతి ప్రత్యే తిష్టతి తిష్టతి తిష్టత్యే తిష్టతి ప్రాణభృత ప్రాణభృతస్తిష్టత్యేవ తిష్టతి ప్రాణభృత ప్రాణభృత ప్రాణభృతస్తిష్టతి తిష్టతి ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృతస్తిష్టతి తిష్టతి ప్రాణభృత ఉపధాయ ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ సంయత సంయత ఉపధాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ సంయత ప్రాణభృత సంయత సంయత ఉపధాయోపధాయ సంయత ఉపోపసంయత ఉపధాయోపధాయ సంయత ఉపాధాయ సంయత ఉపోపసంయత సంయత ఉపదధాతి దధాత్యుపసంయత సంయత ఉపదధాతి సంయత ఇది సం ధాత్యుపోపదధాతి ప్రాణాన్ ప్రాణాన్ దధాత్యుపోపదధాతి ప్రాణాన్ ప్రాణాబాణౌ అగ్నేరగ్నేర్వై యద్వా అగ్నే అగ్నేరగ్నేర్వైవ అగ్నేరసంయతమసంయతమగ్నేర్వైవ అగ్నేరసంయతమగ్నేరసంయతమసంయతమగ్నేరసంయతమసువర్గ్యమసువర్గ్యమసంయతమగ్నేరగ్నేరసంయతమసువర్గ్యమసంయతమసువర్గ్యమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసంయతమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసంయతమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసువర్గ్యమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసువర్గ్యమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసువర్గ్యమసంయతమసువర్గ్యమస్యాస్యాసువర్గ్యమసువర్గ్ బృహతి బృహత్యుష్ణిహ పత్నయోమ విలోమ పత్నయ పత్నయోమ విలోమ విలోమ లోమ

సంవత్సరస్య సంవత్సరస్య ధాయ సాశిమీ మిశ్రిమీ భిర్భాయ సా సంవత్సరస్య సంవత్సరస్య ధాయ సాశిమీ సంవత్సరస్య సాశిమీ భిష్మీ భిర్భాయ సాధాయ సాశిమీ భిష్మ్యంతు శిమ్యంతు శిమీ భిర్భాయ సాధాయ సాశిమీ భిష్మ్యంతు శిమీ భిష్మ్యంతు శిమ్యంతు శిమీ భిష్మీ భిష్మ్యంతు త్వా శిమ్యంతు శిమీ భిష్మీ భిష్మ్యంతు అధ్వర్యవో దైవ్యా దైవ్యా అధ్వర్యవ స్వాధ్వర్యవో దైవ్యా దైవ్యా అధ్వర్యవ స్వాధ్వర్యవోధ్వర్యవ స్వాక్ష్యంతు క్షంతు ధ్వర్యవోధ్వర్యవ స్వాక్ష్యంతు వాక్ష్యంతు క్షంతు త్వాక్ష్యంతు వివిక్షంతు త్వాక్ష్యంతు వీక్షంతు వివిక్షంతు క్షంతు విచక్ష విచ్ఛంతు క్షంతు విచారిచు శాసతు చ వివిచ శాసతు శాసతు శాసతు చ శాసతు సత్విధి శాసతు గాత్రాణి పర్వశ పర్వశో గాత్రాణి గాత్రాణి పర్వశస్తే దే పర్వశో గాత్రాణి గాత్రాణి పర్వశస్తే పర్వశస్తే దే పర్వశ పర్వశస్తే శిమాశిమాస్తే పర్వశ పర్వశస్తే శిమాశిమాస్తే కృణ్వంతు శిమాస్తే శిమాకృణ్వంతు శిమాకృణ్వంతు కృణ్వంతు శిమాశిమాకృణ్వంతు శిమ్యంత శిమ్యంత కృణ్వంతు శిమాశిమాకృణ్వంతు శిమ్యంత కృణ్వంతు శిమ్యంత శిమ్యంత కృణ్వంతు కృణ్వంతు శిమ్యంత శిమ్యంత ఇది శిమ్యంత మాసా పరోగోషి పరోగుష్యర్థమాస అర్థమాస పరోగోషితే పరోగుష్యర్థమాస అర్థమాస పరోగోషితే పరోగోషితే పరోగోషి పరోగోషితే మాసా మాసాస్తే పరోగోషి పరోగోషితే మాసా మాసాస్తే మాసాశ్యంతు క్షంతు మాసాస్తే మాసాశ్యంతు మాసాశ్యంతు క్ష్యంతు మాసా మాసాశ్యంతు శిమ్యంత శిమ్యంత క్ష్యంతు మాసా మాసాశ్యంతు శిమ్యంత క్ష్యంతు శిమ్యంత శిమ్యంత క్ష్యంతు క్ష్యంతు శిమ్యంత శిమ్యంత ఇది శిమ్యంత రాత్రాణి మరుతో మరుతో హోరాత్రాణ్యహోరాత్రాణి మరుతో విలిష్టం విలిష్టం మరుతో హోరాత్రాణ్యహోరాత్రాణి మరుతో విలిష్టం హోరాత్రాణీత్యః రాత్రాణి మరుతో విలిష్టం విలిష్టం మరుతో మరుతో విలిష్టకం సోదయంతు సోదయంతు విలిష్టం మరుతో మరుతో విలిష్టకం సోదయంతు విలిష్టకో సోదయంతు సోదయంతు విలిష్టం విలిష్టకో సోదయంతు తే సోదయంతు విలిష్టం విలిష్టకో సోదయంతు తేష్టం సోదయంతు తే సోదయంతు సోదయంతు పృథివీ పృథివీతేంతరిక్షేణాంతరిక్షేణ రే పృథివీ పృథివీతేంతరిక్షేణాంతరిక్షేణాంతరిక్షేణ తేంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణ తేంతరిక్షేణ వాయు అంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుశ్చిద్రం ఛిద్రం వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుశ్చిద్రం వాయుశ్చిద్రం ఛిద్రం వాయుర్వాయుశ్చిద్రం భిషజ్యదు భిషజ్యదు ఛిద్రం వాయుర్వాయుశ్చిద్రం భిషజ్యదు ఛిద్రం భిషజ్యదు భిషజ్యదు ఛిద్రం ఛిద్రం భిషజ్యదు భిషజ్యద్విది భిషజ్యదు యౌస్తే ద్యౌర్జౌస్తే నక్షత్రైర్నక్షత్రైస్తే ద్యౌర్జౌస్తే నక్షత్రై నక్షత్రైర్నక్షత్రైస్తే నక్షత్రైస్తహ రూపకో రూపకో సహ నక్షత్రైర్నక్షత్రైస్తహ రూపం సహ రూపకో రూపకో సహ సహ రూపం కృణోతు కృణోతు రూపకో సహ సహ రూపం కృణోతు రూపం కృణోతు కృణోతు రూపకో రూపం కృణోతు సాధుయా సాధుయా కృణోతు రూపకో రూపం కృణోతు సాధుయా సాధుయా సాధుయా కృణోతు కృణోతు సాధుయా సాధుయేతి సాధుయా దేశగుంశంతే పరేభ్య పరేభ్యస్తేషగుంశంతే పరేభ్యేభ్య పరేభ్యస్తే పరేభ్యోగాత్రేభ్యోగాత్రేభ్య పరేభ్యస్తే పరేభ్యోగాత్రేభ్యోగాత్రేభ్య పరేభ్య పరేభ్యోగాత్రేభ్యశంశంగాత్రేభ్య పరేభ్య పరేభ్యోగాత్రేభ్య ేభ్యశంగాత్రేభ్యోగాత్రేభ్యశమస్తస్తు శంగాత్రేభ్యోగాత్రేభ్యశమస్తు శమస్వస్తు శగుంశమస్వరేభ్యో వరేభ్యో పశో అస్తు పంచమకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.